విజ్ఞాన శాస్త్రంతో వినోదాలు పుస్తకం 3వ భాగం. మన చుట్టుపక్కల ఎందరో మనుషులు ఉంటారు, ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. పక్షులు కూడా జంతువుల జాబితాలోకి వస్తాయని మీకు తెలుసా? పాము, కప్ప, తాబేలు, చేప, ఈగలు, తేనెటీగలు, సీతాకోకచిలుక, కందిరీగ కూడా ప్రాణమున్నవే. విజ్ఞాన శాస్త్రంలో వీటినన్నిటినీ ప్రాణులు అని అంటారు. ఇవి 7 గంత భారీకాయం కలిగి ఉండవచ్చు, లేదా మామూలు కంటికి కనబడని సూక్ష్మజీవులు కావచ్చు. నీ చుట్టూ పక్కల ఎన్ని రకాల జీవులు కనిపించాయి? మనుషులు జంతువులే కాకుండా భూమి మీద మరికొన్ని ప్రాణులు కూడా ఉన్నాయి. వాటిని మనం ఏమంటామో మీకు తెలుసా? వీటిని మొక్కలు అంటాం. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. చెట్లు, గడ్డి, పొదలు, తీగలు, పూలు, కాయగూరలు, ధాన్యపు పంటలు, ఇంకా రకరకాల చెట్లు, వీటన్నిటినీ కలిపి మనం మొక్కలు అంటాం. నీ చుట్టుపక్కల ఎన్ని రకాల చెట్లు, మొక్కలు ఉన్నాయి? నువ్వు జీవించి ఉండాలంటే అన్నం, నీళ్లు అవసరమని నీకు తెలుసు. మరి జంతువులు, మొక్కలకి కూడా నీళ్లు, ఆహారం అవసరమని నీకు తెలుసా? ఆహారం, నీళ్లు దొరికినప్పుడే ఇవి పెరిగి పెద్దవుతాయి. పెద్దవి అయ్యి తమ జాతిలో కొత్త వాటికి జన్మనిస్తాయి. అప్పుడే పెద్ద పిల్లి పిల్లి పిల్లలకు జన్మనిస్తుంది. పెద్ద చెట్టు చిన్న మొక్కలకు జన్మనిస్తుంది. వాటికి ఆహారం, నీళ్లు ఎక్కడి నుంచి దొరుకుతాయో కొంచెం ఆలోచించు. మన ప్రయోగాన్ని మొక్కలతో మొదలు పెడదాం, ఎందుకంటే మొక్కలు చేసే పనిని మనుషులు, జంతువులు చేయలేవు. చెట్లు మాత్రమే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలుగుతాయి. మొక్కలు నేలలోంచి నీటిని తీసుకుంటాయి, గాలిలోంచి బొగ్గు పులుసు వాయువును తీసుకుని సూర్యుని కాంతి సహాయంతో తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. మొక్కలు మొలకెత్తటం, పెరగటం చూడాలని నీకు ఉందా? దీనికి చాలా సమయం పడుతుంది సుమా, నువ్వు ఎంతో ఓపిక పట్టాలి. దీనికోసం వెడల్పు మూతి గల గాజు సీసా తీసుకో. దానిలో నీటిని పీల్చుకునే ఫిల్టర్ కాగితం ఉండలాగా ఉంచు. ఇప్పుడు కాగితం, గాజుల మధ్య చిక్కుడు, పెసలు, మెంతులు వంటి గింజలు పెట్టండి. ఇవి నీళ్ళలో పడకుండా పైభాగంలో ఉంచాలి. ఇప్పుడు సీసాలో 2 నుంచి 3 సెంటీమీటర్ల నీళ్లు పోయండి. అంతా అయిన తరువాత సీసాని కిటికీలో పెట్టి విత్తనాలపై సూర్యకాంతి పడేలా చూడండి. ఓపికగా వేచి ఉండండి. కొన్ని రోజులకి విత్తనాల నుంచి చిన్న చిన్న మొలకలు వస్తాయి. విత్తనాలను మీరు నేలలో కానీ లేదా ఏదైనా పాత్రలో మట్టి వేసి కానీ నాటవచ్చు. చిన్న మొక్కకు సరిపోయేటంతటి ఆహారం విత్తనం లోపల ఉంటుంది.